సప్తరస్మిన్ గృహేణేనోనమగ్నిం పిత్రోరుపస్థే షత్తమశ్చరతో ధ్రువస్య విశ్వాదివోరోజనాపప్రివాంసం ఉక్షామహాభివక్షజే అజరస్తస్థామిదభూజర్ష్వ ఉర్వ్యాస్పదో నిరదాదిశానోరిహంత్యూధో అరుషాసో అస్య సమానం వత్సమభి సంచరం తే విశ్వగ్ధేనో విచారత సుమేకే అనపవృజ్యాధ్వమిమాశ్వాహోదానే ధీరా పదం కవజో నయంతి నానాహృతారక్షమాణా దుర్గం శిషాసంతఃపర్యపశ్యంత సింధో మావిరేభ్యో అభవత్సూర్యోన్ ేణ్యపరికాష్ఠాసుజేణ్యీరేణ్యో మహో అర్భాయ జీవసే వృత్రజదభవత్సూరహేభ్యో గర్భేభ్యో మఘవా విశ్వదర్శత తథాదే అగ్నే సుజయం రాజోర్దాసుర్వాజేభిరాశుషాణా ఉభేయత్కేతన చేతానృయంతదేవా బోధా మే అస్ వచ సోజమిష్టమిష్టస్ ప్రభృతస్ స్వధావ ఈయో అనుత్వో గృణాదివందాస్ సర్వం వందే అగ్నే ఏ వాయవో మామతేగంతే అగ్నే పశ్యంతో అంధం దూరిరాదరక్షన్ రక్షతాన్ సుకృతో విశ్వవేదాదిప్సం దయద్రిమో నాగదేభో యోనో అగ్నే అరదివాంగాయురీవాజిధ్వేన మనంద్రో గురు పునరస్తో అస్మానోష్టం గురుక్తై ఉత వాజస్ సహస్ ప్రభిద్వాన్ మర్తో మర్తం వర్తజిధ్వేన అదస్తవమానస్తువంతమగ్నేమాజర్ధాయీ విష్టో మా దరి స్వాహోదారం విశ్వాత్సం విశ్వదేజం నిరంతధర్మ దృశ్యాసభిక్షస్వా అర్ణచిత్రం ప్రపూషే విభావం దానవిన్నదభంతమన్మాగ్నిర్వరూ సంమతస్య చాకన్ యుషంత విశ్వాంగోపస్థుతిం భరమానస్ కారో నిత్యే జిన్యుజం సదనే జగర్భేర్ప్రశస్తిభర్తిరేయజ్ఞయాసః ప్రసూనాయంతగర్భయంతయక్షామశ్వాసోనరచ్యోరారహాణా పురోణీరస్మోనిరీరాజిజం భైరాద్రోచదేవన విభావా ఆదశ్యవాషో అనోవాదిశోతిరస్తున్న సర్యామసనామద్యోన్యం విపభోషరే షణ్యభో గర్భే సంతం రేషణా రేషయంతి అంధా పశ్యానదన్నభిక్షానిత్యాతారో అలక్షన్ మహస్ల రాజేష దేపజర్ధన్నినజినస్ పశూన పద ఆ ఉపద్రజం సమద్రాజో విధన్నిత్ సయో మృఢా నరాం నరోదస్యో శ్రవోభిరస్తి జీవపీషసర్గ ప్రజస్తస్రానస్వి శ్రీతయోనౌ ఆయపురం నార్మి నేమదీ దేదత్యః కవిర్న భన్యో నార్వా సూరో నరు రుక్వాంఛదాత్మా అభిద్విజన్మాత్రీరోజనాని విశ్వారజాంసి సుజితానో అస్తాత్ హోతాయుజిష్ఠో అపాంసధస్థే అయం స హోతాయోర్ద్విజన్మా విశ్వాదధే వార్యాణి స్వపత్యా మర్తోజో అస్మై సుతుకో దదాస ఉరుత్వా దాస్వాంగో చేదిరగ్నే తపస్విగా రోదస్యే వసరణామహస్య ధనిన ప్రహోషే చితరారుడః కదాశన ప్రతిగతో అదేవయో సంగో విప్రవర్త్యో మహోమ్రాధంతమోధి ప్రప్రేత్తే అగ్నే వనుషశ్యామ నేత్రన్నయంసిం జాగోషు గవ్యవస్వాధ్యో విదధే అప్సుజీజనన్ అరే చేతామ్రోదీపాచ సాగిరాత్ప్రియంజనంజనుషామవాహ ద్వాంబురుమీఢస్ సోమిన ప్రమిత్రోనదిరేష్వాహుభాక్రతం విదతం కాదుమచ్చుతశ్రూతం వృణనాపస్యావత ఆవాంభూషాన్ క్షిరజోజన్మోదస్ ప్రవాచ్యం వృణనాదక్షేమహే యదీ మృతాజభగతోజర్వతే ప్రహోత్రయాశిమ్యావీతో అధ్వరం ప్రదాక్షిజురజామహి ప్రియర్దానామృతమాభోషతో బృహత్ యువం దిగో గృహతో దక్షమాభుభం కాన్నధుర్యుపయుంజాధే మహీ అత్ర మహిళావారృణతో రేణభస్తుమన్ధేన వాహ స్వరంజితూపరతమానిమృతృతస్తీరీవ ఆవామృతాయ కేశినీరనూషతమిత్రయ ప్రవరుణ గాతుమర్చరథ అభత్మనాశ్రితం పింద్రతం ధిరో జిమం విప్రశ్రమన్మనామిరజ్జథ యో వాం యజ్ఞైస్ సమానోహత సతి కవిర్హోతాజతి మన్మసాదన ఉపాహరం గచ్చతో వీరో అధ్వరమచ్చాగిరస్వలింగమస్మయూ యువాం యజ్ఞై ప్రథమా గోభీరంజతృతామన సోన ప్రయుక్తిషు మన్మనా సంజతాగిరో దృప్తామన సా రేవతా సాధే రేవద్వయో దాసే రేవతా సాధే నరా మాయాభీరితభూతిమాహీనం నభాంజావోహర్ణోత సింధవోనదే భత్వం వనజోనాన సుర్మఘం యువం వస్త్రాలి దీవసావసాధే యువోరచ్చిద్రామంత వోహసర్గాః అవాదిరతమృతాని విశ్వరుతేన మిత్రావరుణాసుచేతే ఏదశ్చనత్వో విచికేతదేషాం సత్యో మంత్రః కవిసస్తర్ఘావాన్ సింహంతి చతురశ్రీరుక్రోధే హరిలోహ ప్రథమాజూర్యన్ అపాదే ప్రథమా పద్వదీనాంకస్తద్వాహం మిత్రావరుణాచీకేత గర్భో భారంభరత్యాచీదస్య రతం విభక్తృతం నిదారీర్ ప్రయంతమిత్పరిజానం కనీనాం పశ్యామసి నోపనిపద్యమానం అనాపప్రజ్ఞాపిత తావసానం ప్రియం మిత్రస్య వరుణస్య ధామ అనస్సో జాతో అనభీరుగర్భాకలిక్రదత్వదయూర్భసాన అసహితం బ్రహ్మజుషుర్యువాన ప్రమిత్రే ధామవరుణే గృణంతా ఆధేనవో మామతేజమవంతేర్బ్రహ్మ ప్రియం దీపజం స్వస్మిన్నోధన్ విద్వోభిక్షేత వయునాని విద్వానాసావివాసన్నదీతి మురుష్యేత్ ఆవాం మిత్రావరుణా హవ్యదుష్టిం నమసా దేవామవసావృత్యా అస్మాకం బ్రహ్మవృతనాసు దహ్యా అస్మాకం విష్ణుర్దివ్యాసు పారా ఇదామేవా మహసజోషా హవ్యేభిర్మిత్రావరుణానహోభిః ృదైర్భేదస్నో అధయద్వాస్మే అధ్వర్యో నీతిభిర్భరంతి అస్తూ దర్భాధమర ప్రయుక్తిరయామిత్రావరుణాసు వృత్తి పునక్తిజద్వాం విదధే విభూతం వాం సూరవృషణా విలక్షణ దీపాయ ధేనురదీతృతాయ జనాయ మిత్రావరుణా విర్దే హినోదియద్వాం విదధే సమర్యం స రాతహం యోమానుషోటహోతా ఉతవాం విక్షుమధ్యాస్వంధోగాపాపశ్చ పీపయంత దేవీ ఉతో నో అస్య భూర్జః ప్రతిర్దం వీతం పాతం ప్రజస ముశ్రియాయ కృష్ణార్నవం వీర్యాణి ప్రవోజం యః పార్థివాని విభమే రజాంసి యో అస్కభాజదుత్తరం సహస్రం విచక్రమాణస్త్రేదోరుగాయ ప్రసదృష్ణస్తమదే వీర్యేణ మృగో న భీమః కూచరోగేభిష్ఠా యస్యోరుషు త్రిషు విక్రమణేష్వధిక్షయంతి భువనాని విశ్వా ప్రవిష్టమే దూషమే దుమన్వగిరిక్షిత గురుగాయాయ వృష్ణే జీవం దీర్ఘం ప్రజాతం సదస్తమేకో విహమే త్రిభిరుత్పదేభిః తస్యత్రీపూర్ణామధూనా పదాన్యక్షీయమానా స్వధజామదంతి యవత్యుధాతు పృథివీ ముదజ్జామేకో దాధార భువనాని విశ్వా సదస్య ప్రియమపి పాథో అశ్యాం నరోజత్ర దేవజ భోమదంతి గురుక్రమశ్రతహి బంధూరిచ్ఛా విష్ణో పదే పరమే మధ్వముత్సాహ సా భాంబాస్వన్యష్మధిగమధ్యయత్రగా భో భూరి భృంగా అయాసాహసూరుగాయస్య వృష్ణః పరమం పదమప భాతి భూరి ప్రభాంతమంధోధియాజతే మహేశూరాయ విష్ణవేదార్చన జాసాను నిపర్వతా నామదాభ్యామనస్తస్తదుర్వదేవ సాధునా ఏకమిత్సా సమరణం శ్రీవతోరింద్రా విష్ణోసు తపాభామురుష్యతి యామర్త్యాయ ప్రతిధీయమానమిత్కృదానోరస్తు రసనామోరుష్యథా ఆయీం వర్ధంతి మహ్యస్య పౌంసంతి మాతరా నయతిరేతసే భుజే ధాదిపుత్రోపరంపరం పితుర్నామ తృతీయమధీరోచనే దివ తత్తదిదస్య పౌంస్యం గృణీమశీలస్య త్రాదురాఘనస్య మీరుడాః యః పార్థివాని త్రిభిరుద్విగామభిరుక్రమిష్టోరుగాయాయ జీవసే దేవిదస్య క్రమణే స్వదృశో భిక్షాజమత్యో భురణ్యతి ద్వితీయవశ్చన కిరాత దర్శతి భయశ్చన పదయంతః పదత్రిణాః సర్వభ్యః సాకం న వలిం తనామభిశ్చక్రం న వృత్తం యదీంద్రవీర్యతే బృహచ్చరీరో విమానరుక్వభిరజువాకుమార ప్రత్యేత్యాహవం భవా మిత్రో న సేవ్యో ఘృతాసు ధిర్విభూ తద్యుం నయే భజాభు సప్రథాః అధాదే విష్ణో విదుషా జిదభ్య స్తోమో యజ్ఞశ్చరాధ్యో భవిష్మతా పూర్వ్యాయ వేదసేనవీయసే సుమధ్యానజే విష్ణ వేదదాసరి యో జాతమస్య మహతో మహిప్రవత్సే దుశ్రమోభిర్యుజ్యం జిదభ్యసత్ సముస్తోదార పూర్జం యథా విదరితస్య గర్భం జనుషా విపర్తన ఆశ్రయజానంతో నామచిద్వివర్తన మహస్తే విష్ణోసు మతిం భజామహే తమస్య రాజావరు నస్తమశ్వినాకృతం సతం సమానూతస్య వేదసా రాధారదక్షముత్తమ హర్వినం వ్రజం చ విష్ణస్య జీవాపోర్నుదే ఆయో వివాయ సచథా జదైర్జలింద్రాయ విష్ణ సుకృతే సుకృత్తర మేధా జన్మత్రగసార్య మృతస్య భాగే యజమానమాభజత్ అభోజ్ఞర్జ్మౌదే ద్విషాచంద్రామహ్యా వో అర్జిషా ఆయుక్షాతమశ్వినా జాత వేద సంరాసాదీర్దేవస్స వితా జగత్పృథగ్ యద్యుంజాతే వృషణమశ్వినాథనం ఘృతేన నోమధూనా క్షత్రముక్షతనం అదస్మాకం బ్రహ్మకృత నాసు జిన్వతం భయం ధనాసూదసా భజేమహి సర్వాక్రోమధువా నో రథో జీరాశ్వో అశ్వినోర్యాదుసుష్టూత బంధునో మగవా విశ్వసౌరగస్సన్నాపక్షద్విపదే చతుష్పదే ఆనవోర్జం వహతమశ్వినాయుమం మధూమత్యానఃసామిక్షతం రాజస్థానిష్టన్నీరవాంక్షతం గగర్భం జగదీర్ధత్సో యువం విశ్వేషు భువనేష్వంత యువమగ్నిం చ వృణనా భవశ్చ వనస్పతీంద్రశ్వినా వైరాజేథా యువం హస్తో భిషజా భేషజే భిరసో హస్తో రథ్యా ఆరాచ్యే అతో క్షత్రమధీధత్త ఉగ్రాయో మాం నమిష్మాన్మనసా దదాత భతుగంగో అవీరాజయమనా హరి ఓద్రాంతో బృహంతాదశమాభిష్టౌ దస్రాహయ్రేకౌత్యోం ప్రయస్తాధిరూతి ఓమానం దాదస్సు మదయే దిదస్సేవ సూజ్యే తే నమ సా పదేగో జిగతమస్తే రేవతే పురంధే కామ ప్రేణే భవన సాచరంత యుక్తో హయద్వాం సౌవ్యాయ భేరుర్వి మధ్యే అన్న సోధాజీ వజ్ర ఉప భామమ శరణంగ మే జంసూరో రాజ్మ పదయభ్యే వై ఉపస్థితిలో సత్యమోరుష్యేన్మామాత్రిణీ విదుగ్ధా మామా మే ధోదసాదయస్థితో ధాత్రియద్వాం బద్ధస్వ నిగాదాదిక్షా నమాగరం నద్యో మాతృత మాదాసాయ దీంధృత ముగ్ధమవాధూ శిరోజస్యత్రైతనో వితక్ష స్వయం దాసగురో అంసావమిగ్ధ దీర్ఘత మామతేజోజుర్వాంచమే యుగే అపామర్థం యదీనా బ్రహ్మా భవతి సారథి ప్రజ్ఞావాయజ్ఞే పృథివీర్తావృధా మహీస్తూ వితసే ప్రచేతసా దేవే ధర్జే దేవపుత్రే సుతం సేత్రధియా వార్యాని ప్రభూషత గురవన్నే పితృభోమనో మాతుర్మహిస్తమస్తీమీ సురేతా పితరా భూమ చక్రదృఢ ప్రజా అమృతం పరీమభి హేతూ నమస్కృతం సో మహీ జగ్యుర్మాతరా పూర్వజిత్తనే సాధుశ్చ సత్యం జగతశ్చ ధర్మాణి పుత్రస్య పాద ప్రథమద్వాజా విన తే మాలినో మమిలే సుప్రచేతసో జామీతయో నీ మిథునా సమోకసా నవ్యం నవ్యం తంతు మాతం వతే దివిసా ముద్రే అంతః కవయస్సు దీతయా తద్రాధో అద్యత విదుర్వరేణ్యం భయం దేవస్య ప్రసమేవ నామహే అస్మభ్యం జావా పృథివీసు చేతునా రజం దత్తం మృదుమందం సదగ్నిరం తేహిద్యావా పృథివీ విశ్వసం భువరుతావరీరజ సోధారయత్కవి జన్మానీధిరణే అంతరీయతే దేవో దేవీ ధర్మ నాసూర్యశ్రుతి ఉరవ్యచా మహినీ అసశ్చత పిత మాత చ భువనాని రక్షత శ్రీకృష్ణమేవ పుష్యే రోదసీ పితాయత్సీమభిరూపైరవాసయత్ సవర్ణ్యః పుత్రః పిత్రో పవిత్రవాన్ పునాదిధీరో భువనాని మాయయా ధేనుం చ వృష్ణిం ఋణభం సుమేతసం విశ్వాః శుక్రం వయో అస్య దుఃఖత అయం దేవానామపసామపస్త భోజో జజానరోదసి విశ్వసంభువా దియో భవేరోదసి సుఖదూజజాజలేభిస్తంభలేభిస్తమాజే తేనో గృణాలేమహి నేమహి శ్రవాః క్షత్రం జావా పృథివీదాసతో బృహత్ ఏనాభివృష్టిస్తనామ విశ్వ భరాయ్యమోజో అస్మేరమిన్వరం శ్రేక్షక్తిం జమిష్టో నాజగంతిమీయజ దూర్జాంతజ్జదూజివ నలింద్యమచమసంగ్రోమాహాగ్రోగ్నే భ్రాతృణయద్భూతిమోజివ ఏకం చమతం చతురకృణోదనతద్వో దేవా అబ్రువందద్భాగవం సౌధం వరాయేవాకరిష్యత సాకం దేవైర్యజ్ఞయాసో భవిష్యత అగ్నిం దూతం ప్రతియతబ్రవీతరా స్వర్కర్తోరథ ఉదేహకర్త్వాః జేనుకర్త్వాయుపసాకర్త్వాద్వారాభ్రాతరనువస్కృత్యేవాసి చక్రవాంసర్వస్తా పృచ్చతకేరభూత్యస్య దూతో నాజగన్యగ్రామాచ్చమతాన్ చతురకృతానాదిప్రక్తాజ్ఞా సంతన్యానజే హనామైనాగ్నిప్రక్తాదిప్రవీచ్చమతం చేతే పపాదమనిందితో అన్యానామాని కృణ్వతే సుతే సతాం అన్యైరేనాం కన్యానామభిస్పరత్ ఇంద్రోహణీయుజే అస్తి నారద సంబృహస్పతిర్విశ్వరూపాముపాజత విభర్విభావాజో దేవాంకగచ్చతస్తవసో యజ్ఞం భాగమేతన నిశ్చర్మ నో కామరిణీత భీతిభర్జాజనంతాయుమతాగ్రే నోతన సౌహంగనాశ్వాదశ్వమతక్షతయుక్తారథముపదేవాయాతన ఇదమోదకం పీభదేత్యబ్రవీతేదం వాఘాపిపతాముంచనే జనం సౌధంగనాజరితన్నే భర్జసత్రీజే ఘాతవనే వాదయాద్భై భూజక్తాదిత్యేకో అబ్రవీదగ్నిర్భూజక్తయిత్యన్యో అబ్రవీర్ భద్రయంతీం బహుభ్య ప్రేకో అబ్రవీదావదంతశ్చ మసాంగవింశత శ్రోణామేకాబుధకం గామవాజతి మాంసమేకః పింసతి శూనయాభృతం ృతేకో అపాహరత్యంశిపుత్రేభ్య పితరా ఉపావదు ఉద్వత్స్వస్మాగణోత నాతృణం వివత్స్వస్వస్యజానరహోహ్యశస్తన గృహే తదచ్చేతమృభవో నాను గచ్చత సమ్మేల్యయద్భువర్గసత్పదత్పస్మిత్తరావాసతు అదపదయ కరస్రంబాధలేయ ప్రాబ్రవీత్రోదస్మా అబ్రవీతన శుక్వాంసర్వస్తాగోన్మో అభూభుత స్వానం మస్తో బోధయితారామబ్రవీత్ సంవత్సరమద్యాభ్యక్షిర దివాజాదిమరుతో భోజ్ఞాగ్నిరయం వాతో అంతరిక్షేణ యాతి అద్భిర్జాదివరూన సముద్రేర్యుష్మాన్విచ్ఛందమతో నపాద మానో మిత్రో వరుణో అర్జమాజులింద్రర్భుక్ష మరుత పరిచ్యన్వాజినో దేవజాత సప్తే ప్రభక్ష్యామో విదసే వీర్యాణి ప్రావేదస్య రాతింగ్రి భీతాము కతో నయంతి సుప్రాగజో మేవ్యద్విశ్వరూపయింద్రాపూష్ణో ప్రియమత్యేదిపాదాక పురో అశ్వేన వాజినా పూష్ణో భాగో నీయతే విశ్వదేవ్యియ్యూరోడా సమర్పదాస్పృతే దేనం సౌ శ్రవతా జింబతి విద్యామృతసోదే భజానం ధర్మానుషా పర్యస్వందయం అత్రాభూష్ ప్రథమో భాగజేతి యజ్ఞం దేవేభ్య ప్రతివేదయన్ నయః హోదాధ్వర్యురాజాగ్నిమింధోగ్రావగ్రామపుతలం దాసు విప్రః తేన యజ్ఞేన స్వరంగుతేన సృష్టేన వక్షణాపేణ ధ్వం ూపవ్రస్కాముదలేపవాహాశ్చే అశ్వూపాయతక్షరతి ఏచార్వదేపచనం సంభరం త్రిలోదేషామభిగోర్తిర్ణయన్వతి ఉపప్రాగా సుమన్మేఘాయమన్మా దేవానామాసాపుగాభీతపృష్ట అన్వేషం విప్రారుషాయో మదంతి దేవానాం పుష్టే చ కృమాసుబంధుం ర్వాజిలోమర్వోజాసీర్ఘ్యారసారజ్జూరస్వాఘాస్ ప్రభేదమాస్యేతృం సర్వాదాతే అపి దేవేష్స్తు యదస్వస్యక్రమిషోమక్షికాశయద్వాస్వరోస్వధీతో రిక్తమస్తి యద్భస్తాజోస్వమితుర్యన్నకేషుతర్వాదాతే అపి దేవేష్స్తు యదో మధ్యముదరస్యాపవాదిజామస్య క్రమిషో గంధో అస్తి సుకృతాదచ్చ మితారః కృణ్వంతూతమేధం శృతపాకం పచంతు యత్తేకాత్రారగ్నినా వచ్యమానాదభిశూలం నిఘాతస్యాపధావతి మాదద్భో జామాశ్రేణన్మాత్రేషు దేవేభ్యస్తసద్భ్యో రాతమస్తు కేవాజియం పరిపశ్యంతి పక్వం యే మాహస్సు రభిర్నిర్హరేతి ఏ చార్మతో మాంసభిక్ష ఉపాసతముతో తేషామభిగోర్తిర్ణయన్వతు ఎన్నేక్షణం మాంసన్యాముఖాయాపాత్రాణి ఊష్మన్యాధానాతరూనామంగాశూనా పరిభూణం చస్మం విక్రమాణం నిషదానం వివర్తనం యచ్చ వడ్వీ సమర్వదః యచ్చ పపో యచ్చ ఘాసిం జఘాస సర్వాదాతే అపి దేవేష్స్తు ర్ధ్వనయేర్ధూమగం ధర్మోఘాభ్రాజం చభివిత్తజగ్భీ ఇష్టం వీతమభిగోక్తం వషకృతంతం దేవాదప్పచిగ్రద్ధం చస్మం యతస్వాయవాదముపతృణం చీవాసం జాహిరణ్యాన్యస్మై ఛందానవర్వంతం ప్రగ్వీషం ప్రియా దేవేష్వాయామయంతి సాధూకృత్య పాష్యా భాగసృజేవతాహమిషో అధ్వరేషు సర్వాదాతే బ్రహ్మణాసూదయామి సృంగద్వాజినో దేవంధోర్మీరస్వీస్తేతి అచ్చిద్రాగాత్రిమాణోదపరుష్పరుణుష్యాశస్త ఏకస్పష్టరస్వ్యాస్తాద్వాయంతారాభవతస్తృతుమృతృగణోమితాగావిందోహోగ్నౌ మాత్రియ ఆత్మా ప్రియం తమ్ మా సుజీతిష్టన్వాదిక్షిపత్తే మాదే గద్ధరవిధస్తాధిగాగక్షద్రాగాత్రాణ్యశిరామిధూగ ేతం వ్రీయసే నరిష్యసి దేవాతిపతిభిస్తుకేభీంజాపృషాది అభూతాముపాస్తాద్వాజీధునిరాసభ్రవ్యం భాజీస్వస్యం వంసపుత్రుత విశ్వాపుషం రయిం నాగాస్వం నో అదీతి కృణోత క్షత్రం నో అశ్వో వనతాష్మాక్రందమం జాయమాన బుద్ధ్యాంగ్రాదుత బాహురీషాత్ పక్షహరిణస్ బాహూపస్తుత్యం మహి జాతం తే అర్వన్ యమేన దత్తం కృతయేన మాయుంద్రాయేనం ప్రథమో అధ్యాతిష్ట గంధర్వో అస్య దశనామా గర్భాసూరాదస్వం వసవో నిరాదక్ష అదీయమో అస్యాః దిత్యో అర్భన్నసి కృతో గుహ్యేనం వ్రతేన అసితో వేన సమజా వివృక్త ఆహుస్తే త్రీణి దివిబంధనాని త్రీణి దాహద్దివిబంధనాని త్రేణ్యప్సూత్రేణ్యంతః ముద్రే ేవరుణ్చాంతర్భ్యత్రమంజనిత్రం ఇమాజిన్నమవార్జనాసఫానాం విధానా అద్రారసనా పశ్యమృతరక్షి గోపా ఆత్మానం దేవన సారాదజానామవో దివా పదయంతం పదంగం శిరో అపశ్యం పథిభిరేణమానం పథత్రీ అత్రే రూపముత్తమపశ్యంగీమానమిపదే యేవో అనుభోగమానలాదిక్షపోషధీరజీ అమనుద్వారథో అనువర్గో అన్వన్నగత్కనీనా అనుమ్రాతస్తమ సఖ్యమీ జరనో దేవామిరే హిరణ్యశృంగో అశ్వమనో జవరీంద్ర ఆసీత్ దేవాజిత్య మాజంజో అర్వంతం ప్రథమో అధ్యతిష్టత్మాంతమధ్యమా సంసూరనాసో దివ్యాసో అత్యాహ హంసాదీవశ్రేణి సోజాతం తేజసాక్షేర్దివ్యమజ్మవ స్వాహరీరం వద జిష్పర్వంతమ చిత్తం వాతాది భద్రజీమాన్ తమ శృంగారనివిష్ఠీతా పురుత్రారణ్యేషు జద్భూరాణాచరంతి ఉప ప్రాగాచ్ఛసనం వాజ్జర్వాదే భద్రీ చామన సాధీధ్యాన అధః పురోణీయతేనాభీరస్యాను పశ్చాత్కమయోయంతి రేభాః ఉప ప్రాగాత్పరమం యత్సదస్తమర్భాచాపితరం మాతరం చ అర్జాదేవాంజుష్టతమోహి గమ్యాచుదేవాజ్యాని అస్య భావస్య ఫలితస్య హోదస్తస్య భ్రాతా మధ్యమో అస్య స్నాః ృతీయో భ్రాతా ఘృతపృష్టో అస్యాత్రావశ్యం విస్పతిం సప్తపుత్రం సప్తయం జంతిరథమేకచక్రమేకో అశ్వో వహతి సప్తనామాధీచక్రమచరమనర్వం యత్రేమా విశ్వాభువనాధీతస్తు ఇమాం రథమధిజే సప్తదస్త సప్తచక్రం సప్తమహంతి స్వాహ సప్తస్మృతారో అభిదన్నేత్రగభాంహీన సప్తనామ కోదజమి సప్రసమంజాయమానమన్వంతం యదనస్థాభక్తి భూమ్యాధృగాత్మాత్మశ్వేతో విద్వాంసముపగాత్రష్టో మేతత్ పాక పృచ్ఛా విమనసా వీజానం దేవానా మేనానిహీతా పదాని వత్సే భక్షయేధి సప్తసంతోరే కవచమో తావు అధీవిద్వాంజిగిదుషస్థిత్ర కవీన్ పృచ్ఛామి విద్వనేన విద్వాన్ నిజస్తస్త్రం భరణి పాదజాం శిజస్య రూపే కిమపి స్విజేకం జిగబ్రాజీ విజయీ మంగవే దాస్య వామస్య నిహీతం పదం వే శీర్ష క్షీరం దుఃఖతే గావో అస్వ్రింబానాబుధకం వదాభూ మాతా పితర మృతాభాజీర్జగ్రేమన సాసంగిజగ్మే సాగర్భరదాని విఘ్రానవస్వంతజిదూపవాకమీయుక్తా మాతాధురి దక్షిణాయా అతిష్టద్గర్భో విజనేష్వంత అమీమేద్వత్సో అనుగామ పశ్యద్విశ్వరూప్యం కృషయోజాలేషు ఇస్రో మాతృస్త్రేం పితరేం బిభ్రదేక భూర్భస్తస్థౌ నేమవద్లాపయంతి మంత్రయంతే దివో అమృష్య పృష్ఠే విశ్వవిధం వాచమవిశ్వమిన్వాం వాదధారం నహితజ్జరాజవర్వర్తి చక్రం పరిద్యామృతస్య ఆ పుత్రా అగ్నే మిథునాసో అత్ర సప్తశతాని వింశతిశ్చరసరుః పంచపాదం వితరం ద్వాదశాకృతిం దివాహుఃపరే అర్ధే పురీషిణం అదేవే అంధ్యముపారే విదక్షణం సప్తచక్రేషరాహురీతం పంచారే చక్రే ప్రవర్తమానే తస్మిన్నాథస్థుర్భువనాని విశ్వాః తశ్చనాక్షస్తప్యతే భూరిభారస్వనా దేవనశీర్యతే సనాభిః తనే విచక్రమజరం వివాదముత్తానాయాుక్తావహంతి సూర్యస్ చక్షూరజ దైత్యావృతం తస్మిన్నార్పితాభువనాని విశ్వాః ఆకంజానాం సప్తశ మాహురే గజం షణిజ్యమార్షయో దేవజాదితి ఏషామిష్టాని విహితాని ధామసస్థాత్రేణే దంతే విక్రీతాని రూపసః స్త్రియస్తే పుంసాహుప్రస్య దక్షన్నాన్న విచేదంసః రవైర్యః పుత్రస్స యీమాచికేతయస్తావి జానాత్స పితుష్పితా సత్ అవఃపరేణ పదయేణావరేణ పదవత్సం బిభ్రతి గౌరుదస్తాత్ సా గద్రీటీకాం శ్రీదర్థం పరాగాత్మస్విత్సూతే నహిరూధే అంతః అవఃపరేణ పితరంజో అస్యానువేద పరజేనావరేణ కవీయమాన ప్రజిహ ప్రవోచద్దేవం మనఃకృతో అధిప్రజాతం యే అర్వాంగస్తాం ఉపరాజాహుర్యే పరాంగస్తాం అర్వాచ ఆహుః ఇంద్రశ్చయాగత్వతః సోమతాని ధురానయుక్తారజ సోమహంతి ద్వాసుపర్ణా సయుజాసఖా జాతమానం వృక్షం పరీషస్వ జాతే తయోరణ్యః పిప్పలం స్వార్ధశ్చరస్మన్ధన్యో అభితాగతీతి యత్రాసు పర్ణా అమృతస్య భాగమనీవేషం విదధా విస్తరంతి ఇలా విశ్వస్య భువనస్య గోపాస్సమాధీరః పాగమత్రావీవేశ యస్మిన్ వృక్షే మధ్వతస్సు పర్ణాని విశంతే సుపతేజాది విశ్వే సస్యేదాహుక్తిఫలం స్వాద్వగ్రే తన్నోన్న సద్యః పితరం న వేద యద్గాయత్రే అధిగాయత్ర మాహీతం రైష్టుభాద్వాత్రైష్టుభం నిరదక్షత యద్వాజగజ్జగత్యాహీతం పదంజయుత్తద్దితస్తే ఆమృతత్వమానసుః గాయత్రేణ ప్రతిమిమేతే అర్కమర్కే నదామత్రైష్టుభేణ వాకం వాకేన వాకం ద్విపదా చతుష్పదాక్షరేణ విమతే సప్తవాణీ జగతా సింధుం దివ్యస్తభాజద్రథం తరే సూర్యం పర్యపశ్యత్ గాయత్రస్య సవిధ స్తిస్రాభుస్తతో బ్రహ్మా ప్రదీరితే మహిత్వా ఉపక్వయే సుధాం ధేనుమేతాం సుభస్తో గోధుకుతతో భదేనాం శ్రేష్టం సమం సవితాసా విషన్నోభీర్ధో ఘల్మస్తదృషు ప్రవోచం ఇంద్రణీవ సుమత్రీ వసూనాం వత్సమిచ్చంతీమనసాభ్యాగాత్ ద్రువామశ్రిభ్యాం వయో అగ్నేయం సావద్ధతాం మహతే సౌభాగాయ గౌరమీ వేదను వత్సం విషంతం మూర్ధ్వానం హింగకృణోన్మాతబాబు శృత్వానం ఘర్మమధిమావసానామిమాతి మాయుం ప్రజాతే పయోభిః అయం ప్రతిం తేజే నగౌరీవృతామిమాజిమాయం ధసనామధిశ్రుతా సాదిత్రిభిర్నిహితకారమత్యం విద్యుద్భవం తే ప్రతిమౌరిమౌహత అనక్షయే దురగాసు జీవమే ద్రువం మధ్యాపస్యానా జీవో మృతస్ జనతి స్వధాభిరమత్యోమత్యే నాదయోని అపశ్యం గోపామణి పద్యమానమా చ పరా చ పతిభిశ్చరంతం సద్ధీతి జీరేంచకారనసో అస్యేందర్దహిన్నుతస్మాత్ సమాదర్యో నాపరీవీతో అంతర్బాహు ప్రజాదివేశౌర్మే పితానాభిరత్రబంధు మే మాతా పృథివీ మహీయమ్ నిరంతరత్రాదు హితర్గర్భమాధాపరమంతం పృథివ్యా పృచ్చామి భువానశ్చనాభామి ప్రామస్త పృచ్చామి వాచః పరమం వ్యోమ ఇయం వే జిహ్పరో అంతః పృథివ్యా అయం జిజ్ఞో భువానశ్చనాభిః అయం సోమో వృక్షో అశ్వశ్చరేతో బ్రహ్మాయం వాచః పరమం వ్యోమ సప్తార్థ గర్భభువనశ్చరేతో విష్ణోస్తిష్ఠంతి ప్రతిశాదిధర్మణి ధీతిభిర్మణ సా దేవీ పశ్చితః పరిభువః పరీభవంతి విశ్వతాః నరిజానామి యతి భేదమస్మి భిన్యః సన్నద్ధో మనసా చరామి యమాగం ప్రథమజాచాదిద్వాచో అశ్ను మే భాగమస్యాంగేతి స్వధజాగృభీతో మత్యో మత్యే నాశయోని స్వందాభిషూచీనా నియంతాన్యా అన్యం చైక్యం నరిచైక్యురణ్యం ద్విజో అక్షరే పరమే వ్యో మన్యస్మిన్ దేవాధిశ్వే నిషేదు తన్న వేదకి వృజాకరిష్యదిద్విదస్తే సమాసతే సూర్యవసాద్భగవతి భూజాసో వయం భగవంత శ్యామ అద్భిర్ణమగ్నే విశ్వదానీమాచరణి గౌరీర్మే మాయసలిలాక్షేకపదీ ద్విపదీ సా చతుష్పదీ అష్టాపదీ నవపదీ బూగుషీ సహస్రాక్షరవరమేవ్యోమన్ముద్రాధివిక్షరం జీవంతి ప్రతిసతస్రహక్షరక్షరం తద్విశ్వముపజీవతి శకమయం ధూమమారాదపశ్యం విషూపదాపరేణ ఉక్షాణం కృష్ణేమజంత వీరాస్తాని ధర్మాని ప్రథమాన్యాసన్ కేచిన ఋతుధా విచక్షతే సంవత్సరే పతయేకాయేషాది స్వేకో అభిచక్షే సచే భద్రాదివేకశ్చదృశేన రూపం చత్వాదివాత్పరిమిత పదాధిదాని విదుర్బ్రాహ్మణాయేమీషిణా గుహాత్రి నిహితారేంగయంతిం వాచో మనుష్యా వదంతి ఇంద్రం మిత్రం వరుణమగ్నిమాధురసో దివ్యస్వసు పర్ణో గరుత్వాన్ ఏకం సద్విప్రా బహుధా వదంత్యగ్నిం జమం మా దరిష్మానమాహు